ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 5వ భాగం. థర్మామీటర్లో ద్రవంగా పాదరసాన్ని వాడటం మొదలుపెట్టినవాడు జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త గేబ్రియల్ డేనియల్ ఫార్న్హీట్. ఈ ప్రయత్నాన్ని అతడు 1714లో చేశాడు. పాదరసం యొక్క ఘనీభవన బిందువు కన్నా నీటి ఘనీభవన బిందువు బాగా తక్కువ, పైగా ఉష్ణోగ్రత పెరుగుతుంటే అది సమంగా వ్యాకోచిస్తుంది. ఈ విషయాన్ని నిర్ధారించాలంటే ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులకు అనుగుణంగా పాదరసం ఆయతనంలో వచ్చే మార్పులే కాకుండా దాని ఇతర లక్షణాల్లో మార్పులు కూడా ఎలా ఉంటాయో చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాదరసం గాజుని తడి చేయదు, కనుక ఆలస్యంగా కారడం వల్ల పాదరసం మట్టంలో అవాంఛనీయమైన మార్పులు రావు. ఉష్ణోగ్రతల మార్పులకు అనుగుణంగా పాదరసపు బాట పైకి కిందకి మారటం ఒక మెట్టు. నాళంలో పాదరసపు మట్టానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన సంఖ్యాపరమైన విలువలను ఇవ్వటం తదుపరి మెట్టు. సాధారణ వాతావరణ పీడనం వద్ద మంచు ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. ఒకే పరిస్థితుల్లో భూమి మీద మంచుని ఎక్కడ కరిగించినా అదే ఉష్ణోగ్రత వద్ద కరుగుతుందని నమ్మవచ్చు. అలా నమ్మకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవు. అదేవిధంగా సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఎక్కడైనా ఒకే ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. ఇప్పుడు ఒక థర్మామీటర్ని కరిగే మంచులో ఉంచుతాం అనుకుందాం. పాదరసం ఎక్కడి దాకా వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరిగే నీటిలో పెట్టి ఎంత ఎత్తు దాకా వస్తుందో చూడాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న థర్మామీటర్ల అన్నిటి మీద అదేవిధంగా గుర్తులు పెట్టి ఉన్నాయని అనుకుందాం. అంటే ఆ థర్మామీటర్లు అన్నీ ఒకే భాష మాట్లాడుతున్నాయన్నమాట. అలా రెండు గుర్తులు పెట్టాక వాటి మధ్య దూరాన్ని సమమైన ఎడంగల మెట్లతో, అంటే డిగ్రీలతో విభజించాలి. అయితే ఈ స్థిరమైన గుర్తుల్ని కనుక్కోవడం కోసం ఫార్న్హీట్ దురదృష్టవశాత్తు నీటి యొక్క ఘనీభవన బిందువుని, మరుగు బిందువుని వాడలేదు. 0 డిగ్రీల గుర్తు పెట్టుకోవడానికి మంచు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వాడుకున్నాడు. తనకి సాధ్యమైన కనిష్ట ఉష్ణోగ్రత అదే. అదేవిధంగా 2వ గుర్తు కోసం మానవ దేహం యొక్క ఉష్ణోగ్రతని వాడుకున్నాడు. నీటి యొక్క ఘనీభవన బిందువుని 32 సంఖ్యతో సూచించాడు. నీటి యొక్క మరుగు బిందువుని 212 అన్న విలువతో సూచించాడు. ఈ రెండు విలువల మధ్య ఎడం 180 డిగ్రీలు అన్న విషయం గుర్తించాలి. ఇలా పుట్టిందే ఫార్న్హీట్ స్కేలు. దీని మీద కొలతలనే ఫార్న్హీట్ డిగ్రీలు అంటారు. సంక్షిప్తంగా ఎఫ్ అని సూచిస్తారు. అంటే నీటి ఘనీభవన బిందువు 32 డిగ్రీల ఫార్న్హీట్, మరుగు బిందువు 212 డిగ్రీల ఫార్న్హీట్ అన్నమాట. అప్పుడు దేహం యొక్క సామాన్య ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫార్న్హీట్ అవుతుంది. ఇంట్లో ఉష్ణోగ్రత 70 డిగ్రీల వద్ద ఉంటే సుఖంగా ఉంటుంది. 0 డిగ్రీ ఫార్న్హీట్ కన్నా తక్కువైన ఉష్ణోగ్రతలని 0 కన్నా 10 డిగ్రీలు తక్కువని అంటాము. ఇక్కడ మైనస్ చిహ్నాన్ని వాడతాము. ఉదాహరణకి ఆల్కహాలు 0 కన్నా 179 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది. అంటే -179 ఫారెన్హీట్ వద్ద ఘనీభవిస్తుంది అన్నమాట. 1742లో స్వీడన్కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఆండర్స్ సెల్సియస్ మరో విధమైన కొలమానాన్ని రూపొందించాడు.